بسم الله الرحمن الرحيم قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم على صلواتهم يحافظون أولئك هم الوارثون الذين يرثون الفردوس هم فيها خالدون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిశ్చయముగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు, జకాతు విధానాన్ని ఆచరిస్తారు, తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు, తమ భార్యల తమ అధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప వీరి విషయంలో పరిరక్షించుకోని పక్షంలో వారు నిందార్హులు కారు. అయితే ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే అత్యాచారం చేసేవారు. తమ అమానతులకు తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు, తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకుంటారు, వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ثم خلقنا النطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فكسونا العظام لحما ثم أنشأناه خلقا آخر فتبارك الله أحسن الخالقين ثم إنكم بعد ذلك لميتون ثم إنكم يوم القيامة تبعثون మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆ పైన ముద్దను కండగా చేశాము. తరువాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజనకారుడు. దాని తరువాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు, మళ్లీ ప్రళయం నాడు నిస్సందేహంగా లేపబడతారు. وأنزلنا من السماء ماء بقدر فأسكناه في الأرض وإنا على ذهاب به لقادرون فأنشأنا لكم به جنات من نخيل وأعناب لكم فيها فواكه كثيرة ومنها تأكلون وشجرة تخرج من طور سيناء تنبت بالدهن وصبغ للآكلين మీ పైన మేము ఏడు మార్గాలను నిర్మించాము. సృష్టి క్రియను మేము ఎరుగని వారము కాము. ఆకాశము నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణములో నీటిని దించాము. దానిని భూమి లోపల నిల్వ చేశాము. మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం. తరువాత ఆ నీటి ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్ష తోటలను సృష్టించాము. ఈ తోటలలో మీ కొరకు అత్యంత రుచికరమైన పండ్లు ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఉపాధిని పొందుతారు. ఇంకా మేము తూరు సీనా ప్రాంతంలో పుట్టే చెట్టును కూడా సృష్టించాము. అది నూనెను కూడా ఇస్తుంది. ఇంకా తినేవారికి కూరగా కూడా ఉపయోగపడుతుంది. నిజంగానే పశువులలో కూడా మీకు ఒక గుణపాఠం ఉంది. వాటి గర్భాలలో ఉన్నదాని నుంచే మేము ఒక వస్తువును మీకు త్రాపుతున్నాము. మీకు వాటిలో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు తింటారు. వాటిపైన పడవలలోనూ ఎక్కుతారు కూడా. ولقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون فقال الملأ الذين كفروا من قومه ما هذا إلا بشر مثلكم يريد أن يتفضل عليكم يريد أن يتفضل عليكم ولو شاء الله لأنزل ملائكة ما سمعنا بهذا في آبائنا الأولين إن هو إلا رجل به جنة فتربصوا به حتى حين قال رب انصرني بما كذبون فأوحينا إليه أن اصنع الفلك بأعيننا ووحينا فإذا جاء أمرنا وفاردت النور فاسلك فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول منهم ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا من القوم الظالمين وقل رب أنزلني منزلا مباركا وأنت خير المنزلين మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, అల్లాకు దాస్యం చేయండి. ఆయన తప్ప మీకు ఆరాధ్య దైవమెవ్వడూ లేడు. కాబట్టి మీరు ఆయనకు భయపడరా. విశ్వసించటానికి తిరస్కరించిన అతని జాతిలోని సర్దారులు ఇలా అనసాగారు, ఈ వ్యక్తి మీ వంటి ఒక మానవుడే తప్ప మరేమీ కాడు. మీపై ఆధిక్యత సాధించటం ఇతని అభిమతం. అల్లా గనుక పంపదలిస్తే దైవదూతలను పంపి ఉండేవాడు. మానవులు దైవ ప్రవక్తలుగా వస్తారనే ఈ విషయాన్ని మేము మా పెద్దల కాలాలలో కూడా ఎన్నడూ వినలేదు. ఏమీ లేదు, ఈ మనిషికి కొంచెం పిచ్చి పట్టింది, ఇంకా కొంతకాలం వేచి చూడండి, బహుశా నయమవుతుందేమో. నువ్వు ఇలా అన్నాడు, ప్రభూ, ఈ ప్రజలు నన్ను నిరాకరించారు, ఇక నీవే నాకు దిక్కు. మేము అతనిపైకి ఇలా వహీ పంపాము, మా పర్యవేక్షణలో మా వహీ ప్రకారం ఒక నావను తయారు చెయ్యి, తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు, పొయ్యి పొంగినప్పుడు ప్రతి రకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను తీసుకుని అందులో ఎక్కు, నీ కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకునిపో. ఎవరికి వ్యతిరేకంగానైతే ఇదివరకే నిర్ణయం జరిగినదో వారిని తప్ప. దుర్మార్గుల విషయంలో నాతో ఏమీ చెప్పవద్దు, ఇక వారు మునిగిపోయేవారే. తరువాత నీవు నీ సహచరులతో పాటు నావపైకి ఎక్కినప్పుడు దుర్మార్గుల నుండి మాకు విమోచనం కలిగించిన దేవునికి కృతజ్ఞతలు అని అను. ఇంకా స్వామీ, నన్ను శుభప్రదమైన స్థలంలో దించు, నీవు స్థలం ఇచ్చేవారిలో ఉత్తముడవు అని పలుకు. إن في ذلك لآيات وإن كنا لمبتلين إي غاثلو غطة سوچنا لأمناي ميو پرجلنو تقفكوندا پريكشكو بريجستام ثم أنشأنا من بعدهم قولا آخرين فأرسلنا فيهم رسولا منهم أن اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة الدنيا ما هذا إلا بشر مثلكم وأترفناهم في الحياة الدنيا ما هذا إلا بشر مثلكم يأكل مما تأكلون منه ويشرب مما تشربون ولئن أطعتم بشرا مثلكم إنكم إذا لخاسرون أيعدكم أنكم إذا متم وكنتم ترابا وعظاما أنكم مخرجون هيهات هيهات لما توعدون إن هي إلا حياتنا الدنيا نموت ونحيا وما نحن بمبعوثين إن هو إلا رجل افترى على الله كذبا وما نحن له بمؤمنين قال رب انصرني بما كذبون قال عما قليل ليصبحن نادمين فأخذتهم الصيحة بالحق فجعلناهم غثاء వారి తరువాత మేము మరొక తరం వారిని లేపాము. వారి వద్దకు వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను పంపాము. అతను వారికి ఇలా సందేశమిచ్చాడు, అల్లాకు దాస్యం చెయ్యండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు, మీరు ఆయనకు భయపడరా. విశ్వసించటానికి తిరస్కరించినటువంటి, పరలోక సమావేశం అబద్ధమని నిరాకరించినటువంటి, ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినటువంటి అతని జాతి సర్దారులు ఇలా అనటం ప్రారంభించారు, ఈ వ్యక్తి ఏమీ కాదు, మీ వంటి ఒక మానవుడు తప్ప. మీరు తినేదాన్నే ఇతడూ తింటాడు, మీరు త్రాగేదాన్ని ఇతడు త్రాగుతాడు. ఇప్పుడు మీరు గనక మీ వంటి వాడే అయిన ఒక మానవుడికి విధేయతను చూపినట్లయితే మీరు నష్టానికే గురి అవుతారు. ఇతను మీకు తెలియజేసేదేమిటంటే, మీరు మరణించి మట్టిగా మారిపోయిన తరువాత, ఎముకల గూడుగా అయిపోయిన తరువాత మీరు గోరీల నుండి బయటికి తీయబడతారట. అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేనే లేదు. మనం ఇక్కడే జీవిస్తాము, ఇక్కడే మరణిస్తాము. మనం ఎంతమాత్రము తిరిగి లేవబడము. ఈ వ్యక్తి దేవుని పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు. మేము అతను చెప్పేదానిని ఎన్నటికీ విశ్వసించం. దానిపై దైవ ప్రవక్త ఇలా ప్రార్థించాడు, ప్రభూ, ఈ ప్రజలు నన్ను నిరాకరించారు, ఇక దాని విషయంలో నీవే నాకు సహాయపడు. దానికి బదులుగా ఇలా సెలవీయబడింది, ఆ సమయం దగ్గరలోనే ఉంది, అప్పుడు వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపపడతారు. చివరకు సరిగ్గా సత్యం ప్రకారమే ఒక పెద్ద కల్లోలం వారిని చుట్టుముట్టింది. దుష్టులారా, దూరంగా పొండి అని మేము వారిని కసువులాగా ఊడ్చిపారేశాము. ثم أنشأنا من بعدهم قرونا آخرين ما تسبق من أمة أجلها وما يستأخرون ثم أرسلنا رسلنا تترى كلما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم بعضا وجعلناهم أحاديث فبعدا لقوم لا يؤمنون. మేము వారి తరువాత ఇతర జాతులను లేపాము. ఏ జాతి అయినా తన గడువుకు ముందు నశింపనూ లేదు, తన గడువుకు తరువాత జీవింపనూ లేదు. తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపాము. ఏ జాతి వద్దకైనా దాని ప్రవక్త వచ్చినప్పుడల్లా అది అతనిని నిరాకరిస్తూనే వచ్చింది. మేము ఒక జాతి తరువాత మరొక జాతిని నాశనం చేస్తూనే పోయాము. చివరకు వాటిని గాధలుగా చేసి వదిలాము. విశ్వసించని వారిపై శాపం విరుచుకుపడుగాక. أرسلنا موسى وأخاه هارون بآياتنا وسلطان مبين إلى فرعون وملئه فاستكبروا وكانوا قوما عالين فقالوا أنؤمن لبشرين مثلنا وقومهما لنا عابدون فكذبوهما فكانوا من المهلكين ولقد آتينا موسى الكتاب لعلهم يهتدون. తరువాత మేము మూసాను, అతని సోదరుడు హారూనును మా సూచనలతో స్పష్టమైన అధికారిక ప్రమాణంతోనూ ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కాని వారు అహంభావం కనబరచారు, మరీ పొగరుబోతులై. మేము మా వంటి వారే అయిన ఇద్దరు మనుషులను విశ్వసించాలా? ఆ మనుషులైనా మా వద్ద బందీగా ఉన్న జాతికి చెందినవారు అని వారు ఆ ఇద్దరినీ తిరస్కరించారు, నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు మార్గదర్శకత్వాన్ని పొందటానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. మరియము కుమారుణ్ణి, అతని తల్లిని, మేము ఒక సూచనగా చేశాము. వారిని ఒక పీఠభూమిపై ఉంచాము. అది మిక్కిలి ప్రశాంతమైన స్థలం. అందులో సెలయేళ్లు ప్రవహించేవి. يا أيها الرسل كلوا من الطيبات وأملوا صالحا إني بما تعملون عليم وإن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاتقون أوه پرمكت لارا ستشمين وستورن تنلي మంచి పనులు చేయండి. మీరు ఏది చేసినా అది నాకు తెలియకపోదు. మీ ఈ సంఘం ఒకే సంఘం, నేను మీ ప్రభువును, కనుక మీరు నాకు మాత్రమే భయపడండి. కాని తరువాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. ప్రతి వర్గం తన వద్ద ఉన్నదానితోనే ఆనందపరవశమై ఉన్నది. మంచిది, వారిని విడిచిపెట్టండి. ఒక ప్రత్యేక కాలం వరకు తమ అజాగ్రత్తలోనే మునిగి ఉండనివ్వండి. أيحسبون أنما نمدهم به من مال وبنين نسارع لهم في الخيرات بل لا يشعرون إن الذين هم من خشية ربهم مشفقون والذين هم بآيات ربهم يؤمنون والذين هم بربهم لا يشركون والذين يؤتون ما آتوا وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون أولئك يسارعون في الخيرات وهم لها سابقون ميو واركي సంపదలు సంతానము ప్రసాదించి సహాయపడుతూ ఉన్నాము అంటే వారికి మేలు చేయటంలో మేమే తొందరపడుతున్నామని వారు అనుకుంటున్నారా? లేదు, అసలు విషయమేమిటో వారికి తెలియదు. యథార్థానికి ఎవరు తమ ప్రభువు భయం వల్ల భయపడుతూ ఉంటారో, ఎవరు తమ ప్రభువు వాక్యాలను విశ్వసిస్తారో, ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చేయరో, ఎవరు తాము ఇవ్వగలిగినది ఇస్తూ ఉంటారో, కాని వారి హృదయాలు తమ ప్రభువు వైపునకు మరలిపోవలసి ఉన్నది అనే భావన వల్ల వణుకుతూ ఉంటాయో, వారే మేళ్ల వైపునకు పరుగులు తీస్తారు, పోటీపడి వాటిని పొందుతారు. ولا نكلف نفسا إلا وسعها ولدينا كتاب ينطق بالحق وهم لا يظلمون بل قلوبهم في غمرة من هذا ولهم أعمال من دون ذلك هم لها عاملون حتى إذا أخذنا مترفيهم بالعذاب إذا هم يجأرون لا تجأروا اليوم إنكم منا لا تنصرون قد كانت آياتي تتلى عليكم فكنتم على أعقابكم تنكصون మేము ఏ వ్యక్తిని అతని శక్తికి మించిన కష్టానికి గురి చేయము. మా వద్ద ఒక గ్రంథం ఉన్నది. అది ప్రతి వ్యక్తిని గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలుపుతుంది. ప్రజలకు ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం చెయ్యటం జరగదు. కాని వారికి ఈ విషయం గురించి తెలియదు. వారి కర్మలు కూడా పైన ప్రస్తావించబడిన పద్ధతికి భిన్నంగా ఉన్నాయి. వారు తమ ఈ చేష్టలను చేస్తూనే పోతారు. చివరకు మేము వారిలోని భోగలాలసులను శిక్షించే నిమిత్తం పట్టుకున్నప్పుడు వారు పెడబొబ్బలు పెట్టటం ప్రారంభిస్తారు. ఇక కట్టిపెట్టండి మీ ఫిర్యాదులను, మీ రోదనలను. మా తరఫు నుండి ఇక ఏ సహాయమూ మీకు లభించటం జరగదు. నా వాక్యాలు వినిపించబడేటప్పుడు మీరు దైవ ప్రవక్త కంఠం విన్నంతనే వెనక్కి తిరిగి పరుగెత్తేవారు. మీ అహంకారం వల్ల అతనిని అసలు లక్ష్యపెట్టేవారే కాదు, మీ చావిళ్లలో అతనిని ఎద్దేవా చేసేవారు, అతనిని గురించి వ్యర్థ ప్రలాపాలు పలికేవారు. أَمْ جَاءَهُمْ مَا لَمْ يَأْتِ آبَاءَهُمُ الْأَوَّلِينَ أَمْ لَمْ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنْكِرُونَ أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ بَلْ جَاءَهُمْ بِالْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَارِهُونَ ولو اتبع الحق أهواءهم لفسدت السماوات والأرض ومن فيهن بل أتيناهم بذكرهم فهم عن ذكرهم معرضون وارو ينرو إي دايو واقل غرينتي آلوتين تاني ليدا లేక వారి పూర్వుల వద్దకు ఎన్నడూ రాని విషయాన్ని దేన్నైనా అతను తీసుకువచ్చాడా? లేక వారు తమ ప్రవక్తను ఇదివరకెన్నడూ ఎరుగరు కాబట్టి కొత్త మనిషైన కారణంగా అతనంటే వెదురుతున్నారా? లేక అతను పిచ్చివాడని వారి అభిప్రాయమా? కాదు, పైగా అతను సత్యాన్ని తీసుకువచ్చాడు. అసలు వారిలో చాలామందికి సత్యమంటేనే గిట్టదు. సత్యమే గనక వారి కోరికలను అనుసరించి ఉంటే భూమ్యాకాశాలు, వాటిలోని జీవరాశి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేవి కాదు. అయితే మేమే వారి సొంత ప్రస్తావనను వారి ముందుకు తీసుకువచ్చాము. కాని వారు తమ ప్రస్తావన నుండి ముఖం తిప్పుకుంటున్నారు. أَمْ تَسْأَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ నీవు వారిని ప్రతిఫలమేదైనా అడుగుతున్నావా? నీకు నీ ప్రభువు ఇచ్చినదే శ్రేష్టమైనది. ఆయన శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత. నీవు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు, కాని పరలోకాన్ని నమ్మనటువంటి వారు రుజుమార్గం నుండి వైదొలగి నడువగోరుతున్నారు. ولو رحمناهم وكشفنا ما بهم من ضر للجوا في طغيانهم يعمهون ولقد أخذناهم بالعذاب فما استكانوا لربهم وما يتضرعون حتى إذا فتحنا عليهم بابا ذا عذاب شديد إذا هم فيه مبلسون وكبيرا مينو واري پاي دايتو پيته وارو اينارو گوري اينا آفدنو طلقسته اپلو وارو تما تلبرسو تننتو پوتتگا اندولاي پوتار اصلو واري پرشتتی يلا وندنتے మేము వారిని ఆపదకు గురి చేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు, అనకువను అవలంబించలేదు. కాని చివరకు మేము వారికై కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచేటంతటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారు ప్రతి శుభం పట్ల హతాశులు కావటాన్ని నీవు అకస్మాత్తుగా చూస్తావు. وهو الذي أنشأ لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون وهو الذي ذرأكم في الأرض وإليه تحشرون وهو الذي يحيي ويميت وله اختلاف الليل والنهار أفلا تعقلون بل قالوا مثل ما قال الأولون قالوا أئذا متنا وكنا ترابا وعظاما أئنا لمبعوثون لقد وعدنا نحن وآباؤنا هذا من قبل إن هذا إلا أساطير الأولين మీకు వినే శక్తిని చూసే శక్తిని ఇచ్చినవాడు, ఆలోచించటానికి హృదయం ఇచ్చినవాడు అల్లాయే. కాని మీరు కృతజ్ఞత చూపటం అనేది చాలా అరుదు. మిమ్మల్ని ధరణిపై వ్యాపింపచేసినవాడు ఆయనే. ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనే మరణాన్ని కలిగిస్తాడు. రేయింబవళ్ల పరిభ్రమణం ఆయన అధీనంలోనే ఉన్నది. ఈ విషయం మీకు అర్థం కావటం లేదా? కాని వారు తమ పూర్వీకులు అన్నదానినే అంటున్నారు. వారు ఇలా అంటారు, మేము చచ్చి మట్టిగా మారినప్పుడు, అస్థిపంజరంగా అయిపోయినప్పుడు మమ్మల్ని మళ్లీ బ్రతికించి లేపటం అనేది జరుగుతుందా? మేము కూడా ఇటువంటి వాగ్దానాలు ఎన్నో విని ఉన్నాము. మాకు పూర్వం మా తాత ముత్తాతలు కూడా వింటూనే వచ్చారు. ఇవి కేవలం పాతకాలపు కట్టుకథలే. سيقولون لله قل أفلا تذكرون قل من رب السماوات السبع ورب العرش العظيم سيقولون لله قل أفلا تتقون وارني إلى أروه ميكو تلستي تقلي ఈ భూమి దానిలోని ప్రాణులన్నీ ఎవరివో? వారు తప్పకుండా అల్లాకు చెందుతాయి అని అంటారు. అలాంటప్పుడు మీరు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అని అను. వారిని ఇంకా ఇలా అడుగు, సప్తాకాశాలకు మహోన్నతమైన పీఠానికి ప్రభువు ఎవరు? వారు తప్పకుండా అల్లాహ్ అని అంటారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయనకు భయపడరు అని అను. قل من بيده ملكوت كل شيء وهو يجير ولا يجار عليه إن كنتم تعلمون سيقولون لله قل فأنى تسحرون بل أتيناهم بالحق وإنهم لكاذبون ما اتخذ الله من ولد وما كان معه من إله إذا لذهب كل إله بما خلق ولعلى بعضهم على بعض سبحان الله عما يصفون عالم الغيب والشهادة فتعالى عما يشركون వారితో ఇంకా ఇలా అను, మీరు గనక ఎరిగి ఉంటే చెప్పండి, ప్రతిదానిపై ఆధిపత్యం ఎవరికున్నదో, ఇంకా శరణు ఇచ్చేవాడెవడో చెప్పండి. ఆయనకు ప్రతిగా శరణు ఇవ్వగలవాడెవడూ లేడు. వారు తప్పకుండా ఈ శక్తి గలవాడు అల్లాయే అని అంటారు. అలాంటప్పుడు మీరు ఎలా మోసపోతున్నారు అని అను. సత్య విషయాన్ని మేము వారి ముందుకు తీసుకువచ్చాము, వారు అబద్ధం చెప్పేవారు అనటములో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ ఎవరినీ తన సంతానంగా చేసుకోలేదు, మరియు మరొక దేవుడెవ్వడూ ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరుపడిపోయేవాడు. తరువాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసి ఉండేవారు. వారు కల్పించే విషయాలు ఏమాత్రం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్. గోప్యంగా ఉన్నదానిని బహిరంగంగా ఉన్నదానిని ఎరిగినవాడు. దైవత్వములో వారు ప్రతిపాదించే భాగస్వామ్యానికి ఆయన అతీతుడు. وَإِنَّ عَلَى أَن نُرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు. ప్రభు, ఏ శిక్షను గురించి వారిని బెదిరించటం జరుగుతోందో దానిని నేను ఉన్నప్పుడే నీవు అమలుపరచినట్లయితే నా ప్రభు నన్ను ఈ దుర్మార్గులలో చేర్చకు. యదార్థమేమిటంటే మేము దేనిని గురించి వారిని బెదిరిస్తున్నామో దానిని నీ కళ్ల ముందే అమలు చేయగల సకల శక్తిని మేము కలిగి ఉన్నాము. ఓ ప్రవక్త, చెడును ఉత్తమమైన పద్ధతి ద్వారా నివారించు. ఏ విషయాలను వారు నిన్ను గురించి కల్పిస్తున్నారో అవి మాకు బాగా తెలుసు. ఇలా ప్రార్థించు, ప్రభు, సైతానుల ప్రేరణల నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నా ప్రభు, అవి నా వద్దకు అసలు రాకుండేటట్లు నిన్ను శరణు వేడుకుంటున్నాను. ومن ورائهم برزخ إلى يوم يبعثون فإذا نفخ في الصور فلا أنساب بينهم يومئذ ولا يتساءلون فمن ثقلت موازينه فأولئك هم المفلحون ومن خفت معازينه فأولئك الذين خسروا أنفسهم في جهنم خالدون تلفح وجوههم النار وهم فيها كالحون ألم تكن آياتي تتلى عليكم فكنتم بها تكذبون قالوا ربنا غلبت علينا شقوتنا وكنا قوما ضالين ربنا أخرجنا منها فإن عدنا فإنا ظالمون قال اخسئوا فيها ولا تكلمون إنه كان فريق من عبادي يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت خير الراحمين فاتخذتموهم سخريا حتى أنسوكم ذكري وكنتم منهم تضحكون إني جزيتهم اليوم بما صبروا أنهم هم الفائزون قال كم لبثتم في الأرض عدد سنين قالوا لبثنا يوما أو بعض يوم فاسأل العادين قال إن لبثتم إلا قليلا لو أنكم كنتم تعلمون أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون وارو تما تشتلنو مانكور చివరకు వారిలో ఎవరికైనా మరణం వస్తే వాడు ఇలా అనటం ప్రారంభిస్తాడు, ఓ నా ప్రభు, నేను వదిలిపెట్టి వచ్చిన లోకానికే నన్ను తిరిగి పంపెయ్యి. ఇక నేను మంచి పనులు చేస్తానని ఆశిస్తున్నాను. ఇది ఎంతమాత్రమూ జరిగేది కాదు. అతడు పలికేది కేవలం ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఈ మరణించేవారి అందరి వెనుక ఒక గోడ అడ్డంగా ఉన్నది. అది మరొక జీవితం వచ్చే రోజు వరకు ఉంటుంది. తరువాత శంఖం ఊదబడినంతనే వారి మధ్య ఏ బంధుత్వమూ ఉండదు. వారు ఒకరినొకరు పరామర్శించుకోరు. అప్పుడు ఎవరి త్రాసు పళ్ళ్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. ఎవరి త్రాసు పళ్ళ్యాలు తేలికగా ఉంటాయో వారే తమను తాము నష్టానికి గురి చేసుకునేవారు. వారు నరకములో శాశ్వతంగా ఉంటారు. అగ్ని వారి ముఖాల చర్మాన్ని తినివేస్తుంది. వారి దవడలు బయటపడతాయి. నా వాక్యాలు మీకు వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించిన వారు మీరే కదా. వారు ఇలా అంటారు, ఓ మా ప్రభూ, మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పిన వారము. ఓ స్వామీ, ఇక మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులమవుతాము. అల్లాహ్ దానికి ఇలా సమాధానం పలుకుతాడు, నా ముందు నుంచి వెళ్లిపోండి, ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి. నా దాసులు కొందరు, మా ప్రభు, మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నీవు కరుణామయులలోకెల్లా ఉత్తమ కరుణామయుడవు అని అన్నప్పుడు వారిని పరిహసించింది మీరే కదా. చివరకు వారి పట్ల మీ మంకు వైఖరి మిమ్మల్ని నేను ఒకణ్ణి ఉన్నాను అనే విషయాన్ని కూడా మరచిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనే పోయారు. ఈనాడు నేను వారి సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే సఫలురు. తరువాత అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు, చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? వారు, మేము ఒకరోజో లేక రోజులో కొంత భాగమో అక్కడ ఉన్నాము, లెక్క పెట్టేవారిని అడగండి అని అంటారు. ఇలా సెలవీయబడుతుంది, కొంతకాలమే ఉన్నారు కదా. అయ్యో, మీరు ఈ విషయాన్ని అప్పుడు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని, మా వైపునకు మీరు ఎన్నడూ మరలి రావటమనేది జరగదని భావించారా? ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون కనుక అల్లాహ్ మహోన్నతుడు, నిజమైన చక్రవర్తి. ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు, గౌరవ పీఠానికి స్వామి. ఎవడైనా అల్లాతో పాటు మరొక ఆరాధ్యుణ్ణి వేడుకుంటే దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు. అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఓ ప్రవక్త, ఇలా అను, నా ప్రభు మన్నించు, కరుణించు. కరుణామయులందరిలోకెల్లా నీవు ఉత్తమ కరుణామయుడవు.